గుండ్రంగా ఉంది. పుస్తకం 5వ భాగం, మాయం అయ్యే నావలు. అనాక్సిమాండర్ ప్రతిపాదించిన స్తంభాకార భూమితో కొన్ని సమస్యలు ఉన్నాయి. మొదటిది, భూమి స్తంభాకారంలో ఉంటే చూడటానికి చదునుగా ఎందుకు కనిపిస్తుంది? సమాధానం కష్టం కాదు. భూమి అంత పెద్దది కనుక, మనం ఇంత చిన్నవాళ్ళం కనుక మనకు కనిపించేది చాలా చిన్న భాగమే. భూమి మీద ఓ చిన్న భాగంలో వంపు చాలా తక్కువే ఉంటుంది కనుక ఉపరితలం చదునుగా కనిపిస్తుంది. అది తెలుసుకోవడానికి ఓ 2 అడుగుల పరిమాణం దాకా ఊదబడ్డా ఓ గాలిబుడగను ఊహించుకోండి. దానిమీద 1/8 అంగుళం వ్యాసం ఉన్న ఓ చిన్న వృత్తాన్ని ఊహించుకోండి. బుడగ మీద అంత మాత్రమే చూడగల ఓ చిన్న పురుగుకి బుడగ చదునుగానే కనిపిస్తుంది. కానీ 2వ సమాధానం కొంచెం కష్టం. ఉత్తరంగానో దక్షిణంగానో ప్రయాణిస్తున్నప్పుడు కొండ మీద నుండి కిందకి దిగుతున్నట్టు ఎందుకు అనిపించదు? ఎందుకు కిందకి జారిపోము? నేల చాలా కరుకుగా గరుకుగా ఉంది కనుక జారకుండా అవుతుంది అనుకుంటారేమో. కానీ గరుకు నేల మీద ప్రయాణించినప్పుడు ఏం జరుగుతుంది? ఉదాహరణకి, సాఫీగా ఉండే సముద్రతలం మీద ఉత్తరంగానో దక్షిణంగానో ప్రయాణిస్తున్నప్పుడు ఏం జరుగుతోంది? ఓడ ముందుకి ఎందుకు జారిపోదు? అసలు ఆ మాటకి వస్తే, సముద్రమే ముందుకు జారి భూమిని వదిలి ఆకాశంలోకి ఎందుకు ఒలిగిపోదు? ఈ ప్రశ్నకి అనాక్సిమాండర్ వద్ద సమాధానం లేదు. భూమి స్తంభంలా ఉందని తలపోయటం తప్ప చీకటిది ఆకాశంలో కనిపించే వివరాలకి మరి వేరే సమాధానం దొరకలేదు. అంతేకాక భూమి ఉత్తరం దక్షిణంగానే ఎందుకు వంపు తిరుగుతుంది? తూర్పుకి కానీ పడమరకి కానీ పోతే ఏమవుతుంది? నక్షత్రాల దృశ్యరూపం మారుతుందా? తూర్పుకి ప్రయాణిస్తే పడమటి దిశ్చక్రం వెనుక నక్షత్రాలు ఏవైనా మాయమవుతాయా? అలాగే పడమటికి ప్రయాణిస్తే తూర్పు దిశ్చక్రం వెనుక నక్షత్రాలు మాయమవుతాయా? అది చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే ఆకాశం పరిభ్రమిస్తూ ఉంటుంది కనుక తారలు తూర్పు దిశలో ఉదయించి పడమటన అస్తమిస్తూ అస్తమానము కనిపిస్తాయి. కనుక తూర్పు పడమర దిశలలో ప్రయాణించడం వల్ల ఈ ప్రశ్న తేలదు. ఆకాశం తిరగటం ఆగిపోతే తారలు తూర్పు పడమరలలో ప్రత్యక్షమై మాయమవుతాయో లేదో తెలుస్తుంది. కానీ ఆకాశం క్షణం కూడా నిలకడ లేకుండా తిరుగుతుందే, కాబట్టి అది లాభం లేదు. మరి సాక్ష్యం లేకుండా తీర్మానాలు చేయటం సరైన పని కాదు. ఏదైనా తేల్చాలంటే సాక్ష్యాధారం ఉండాలి. బహుశా భూమి ఆకృతి గురించి సమాచారం రాబట్టడానికి ఆకాశం యొక్క తిరుగుడుతో సంబంధం లేని మరో పద్ధతి ఉందేమో. అటువంటి సమాచారం ఆకాశంలో కాక సముద్ర తీరంలో దొరుకుతుంది. భూమి బల్లపురుపుగా ఉంటే తీరం నుండి క్రమంగా దూరం అవుతున్న ఓడ ఇంకా చిన్నగా కావడం కనిపించాలి. అలా చిన్నగా అవుతూ చివరికి చిన్న బిందువై మాయమవ్వాలి. కానీ వాస్తవంలో అలా జరగదు. దూరం అవుతున్న ఓడను చూస్తున్నప్పుడు ఓడ మొత్తం కనిపిస్తుంది. కింద చెక్కతో చేయబడ్డ అడుగు భాగం, పైన తెరచాపలు రెండూ కనిపిస్తాయి. కానీ కాసేపు అయ్యాక అడుగు భాగం మాయమవుతుంది. నీటి మట్టం దానిపైకి వచ్చినట్టు ఉంటుంది. తెరచాపలు మాత్రం కనిపిస్తాయి. ఆ తరువాత తెరచాపలపై కొసలు మాత్రమే కనిపిస్తాయి. తరువాత ఓడ మొత్తం మాయమవుతుంది. అంటే ఓడ మునిగిపోతోందనా? నీరు పైకి వచ్చి ముందు అడుగు భాగాన్ని తరువాత తెరచాపల్ని ముంచేస్తోందని అర్థమా? అది నిజం కాకపోవచ్చు. ఎందుకంటే రోజు ఓడల సముద్రయానానికి వెళ్ళి సురక్షితంగా తిరిగి రావడం చూస్తూనే ఉన్నాము. తిరిగి వచ్చిన ఓడలలోని నావికులు సముద్ర నీటి మట్టం ఓడ అడుగు భాగాన్ని మించి పైకి రాలేదు అనే నమ్మకంగా చెప్పేవారు. మరి దీన్ని వివరించేదేలా?